విత్రాణి జుహోతి ప్రసూహోద్వే చతుర్గృహీత నుహోతి చతుష్పాద పశవః పశూనేవరుంధే చతస్రో దిశో దిక్ష్వేవ ప్రతిష్టతి సందాగంసి దేవేభ్యోపాగ్రామన్నవో భాగాని హవ్యం వక్ష్యామయ్యతుర్గృహీతమధారయన్ పురోనువాగ్యాది రాజ్యాది దేవతాదేక్షతుర్గృహీతం జుహోతి సందాగస్ేవేణాదితాన్నస్ ప్రేతాని దేవేభ్యో హవ్యం వహంతి జం కామయే దాబీజాన్ సాదిత్యేకైకం తస్థితిభుజాహుదేభిరేవైనమపగృహాది పాపీజాన్ ధమజం కామయే దవసీజాన్ సాదితి సర్వాణి తస్రానుద్రుద్రజుభుజాహుత్యైనమభిక్రమయమసీజాన్ భవజ్జసోరగ్నశ్చైవైషాభిగ్రాహాన్ దివాదేశదగ్నముఖాయోర్దేవతాజాయ దష్టావేతాని సామిత్రాని పవం దష్టాక్షరాగాయత్రీ గాయత్రోస్తముఖాయుద్ధ్యాగ్నేర్దేవతాజేనైత్యష్టౌ సామిత్రాని పవం జాహతం నవమే ప్రభృతమే వలగ్నముఖే విజాతయది కామజయ దశందాగం సుజజ్ఞగసేనాపజయమిత్రిసమంతమాన్పరుయాచ్ఛందాగస్వలగ్నగసేనాపజతిగది కామజయతమానైర్ జమంకొరుజమానమే వజజ్ఞగసేనాపజత్రిచాస్వమర్థనేమృద్ధే చతుర్భిరం ప్రసవజిత్యాసోర్దేభ్యో నిలాజత సవేణం రామి సత్సజతామోజిమరుతమేణో సుషిరగం సుషిరాభ్యవతిష్టమభవద్మాజైభవతి రూపధమ్యాక్ష్ణోద్భవేతాముదశ్చాస్యావరుంధే వ్యామమాత్రే భవత్యేతావద్వై పురుషే వీర్యం వేద్య సంహిత పరిమిత భవత్యపరిమిత్యావరుధ్యో వనస్పతీనాం ఫలగ్రహిశ్రేషాం వేద్యావాన్ ఫలగ్రహిర్వేణుర్వైణవే భవతి వీర్యశ్చావరుధ్యై జ్యర్థం వాదేతజ్ఞస్తజుష్కేణ క్రియత ఇమామగృభ్యం సనామితస్వాభిధానేమాదత్తేజుష్కృత్యేస్త సమృద్ధ్యై ప్రదోహం వాదిన్నాద్రవేత్యస్వమభిదాచోపమేవాస్కేతం మహిమానం జాచస్తేయం జాధాగం నాశభైవమితి గర్దభమ సత్యేవ గర్దభం ప్రతిష్టాపజతి తస్మాదస్వాహర్దభో సత్తరో యోగే యోగే తమస్త మిత్యాహ యోగే యోగలే వై నైజుం వాజే వాజే హవామహిద్రాహాన్నం వై రాజోన్నమే వరుంధే సఖాధిమోదరిద్రాహేంద్రియమే వరుంధే నిలాగతం ప్రజాపతిరంగవింద ప్రాజాపత్యోశ్వశ్వేరసంభరక్యం విద్యై భావవస్య సంవాదే క్రియతే యక్షేజసా చ పాపీజసా చ సమానం కర్మ కుర్వన్ దివాజాస్వాగ్రంథోస్వం కూర్వన్ నజం దివాస్త సస్యవ్యాభ్యై తస్మాత్ శ్రేజాగం సంపాపీజాన్ పశ్చాదన్వే దిమహుర్వే భవతో భ్రాదుర్జో భవదేవ ఖలు వజ్రస్వక్తూర్వ్యవ్రామన్న సస్తేరిత్యాహ వజ్రేణేవ్రామదిరుద్రస్గాణవత్యాదిత్యాహరౌద్రావై పశవరుద్రాదేవోత్మనే కర్మ గురుజా సహేత్యాహ పూషా వా అధ్వనాగం సన్నేతా సమష్ే పురేషాయతనో వాషయరంగిరసో వాతమగ్రే దేవత సమఫలం పృథివ్యా సహస్థాదగ్నిం పురేష్యమంగిరస్వగచ్చేత్రాహసాయతనమేవైనం దేవతాభిస్తంభరత్తగ్నిం పురేష్యమంగిరస్వగచ్చే మరిత్యాహజేన సంగచ్చ దేవాయమేవాస్యవృందే ప్రజాపతయే పరిప్రాచ్యాగ్నిః సంహృద్యరిజ్జాహృదయం వై ప్రజాపతిస్తస్యాదేతచ్చోత్రయ్యద్వల్మీకోగ్నిం పురేష్యమంగిరస్వద్భరిష్యామితి వల్మీకమ సామపతిష్టతే సాక్షాదేవాజాపతిగం సంభర ప్రజ్ఞం పురేష్యమంగిరస్వద్భరా మరిద్రాహరేణ సంగచ్చదేవాజమేవాస్ వృందేణ్యసామగ్రమక్షరిహానుఖ్యాగత్య వాజ్యధ్వన ఆక్రమ్యవాజన్ పృథివేమిత్యాహేత్సేనం పూర్వయా వింద్యుత్తరయాద్వాభ్యామాక్రమయ విప్రతిష్టానుభ్యాం తస్మాదనురూపా పశవ ప్రజాస్ పృష్టం పృథివే తథస్థమిద్యాహేభ్యో వాజేతం లోకేభ్య ప్రజాపతి సమేరూపమేవాదం మహిమానం జాదష్టే వజ్రీవాదేషయదశ్వాదభ్యరణ్యతోదద్భ్యోయాంగామభిరుభజాదభ్యోజం దృశ్యాత్తమసస్పదం జాదేర్వజ్రేణీవైనగ్రశృణుతే ముక్రామో నగ్రమేది విద్వాభ్యాముక్రమయది ప్రతిష్ఠిప్తా అనురూపాభ్యాం తస్మాదనురూపా ప్రసవ ప్రజాయంతేప ఉపసృజతి ప్రవాహాప ఉపగచ్చం ప్రతిష్టంతోషధే ప్రతిష్టంది పశవోను ప్రతిష్టంది పశో యజ్ఞం యజమానో యజమానం ప్రజాస్తస్మాదప ఉపసృజతి ప్రతిష్ఠిద్యే జరద్భర్జునమగ్నావాహుజం జుహుజాలంధో ద్రక్షాగం శగ్నగోహన్ హిరణ్యముపాస్యజుహోత్యగ్నివద్ధే జుహోజునాధ్వర్భవతి నగ్నగం రక్షాగం సిద్ధం దిఖం యజ్ఞం మనసా ధృతనేభ్యాహ మనసా యజ్ఞమభిగచ్చతి ప్రదిక్ష్యం తం భువనాని విశ్వేభ్యాహర్భగ్యేషత్ప్రత్యంక్షేతి ముఖం తిరస్చామయసా బృహం సమిత్యాహాల్లోహ్యేషజాతో మహాన్ భవతి జతిష్టమన్నగం రహసం విదానమిత్యాహాన్నమేవాస్మే స్మదయతి సర్వమస్మై స్మదేజదేవం వేదాత్వాజిఘర్మివచసా చిదనేభ్యాహ తస్మాద్యత్పురుషో మనసా విగచ్చతి తద్వాచాపదత్య రక్షసే ేవాస్మిన్ద్యపసిమాన్భవతిం వేదమనసాత్వైతామాప్తమర్జునమగ్నావాహుజంజుహోతి మనస్పదేభ్యాంజుహోచాహుచ్చోరాభ్యేద్వాభ్యాం ప్రతిష్ఠిత్యేయజ్ఞముఖేయజ్ఞముఖే వై విజమాణే యజ్ఞకం రక్షాగం శ్రీభాగం సంధేతరి ఖలు ఏతద్యజ్ఞముఖైన్యేనాహుదిరస్కృతే పరిలిఖతి రక్షసానుపహజే పరిలిఖతిస్తాంద్రక్షాస్తమహందిగాయత్రిగా పరిలిఖతి తేజో వేగాయత్రే తేజసైవైనం పరిగృహాది తృష్ణుభా పరిలిఖతేంద్రిజం వై తృష్ణుగిం ద్రిజనైవైనం పరిగృహాష్ఠుభా పరిలిఖచ్చ నష్టు సర్వాణి ఛందాగంసి పరిభో పరిజా తస్మాధతో వాచామో గాయత్రియా ప్రథమయా పరిలిఖద్దానుష్ఠుభాష దృష్టుభాతేజో వై గాయత్రీ యజ్ఞో నిష్ఠుయంద్రియం దృష్టు తేజసా చైవేంద్రియేణ చో భజతో యజ్ఞం పరిగృహ్ణాతి ేమస్వాసమితి ఖనది ప్రసూర్తమేతేన జనయతి జ్యోతిష్మందన్వాగ్నేషు ప్రతిగమిత్యాహ జ్యోతిరేమేతేన జనయతి సోర్జాత ప్రజాశ్రుతార్పయత్తం దేవా అర్ధర్చేనాశమజం శివం ప్రజాభ్యోజిగం సంతమిద్యాహ ప్రజాభ్యదేవేన గో శమయతి ద్వాభ్యాం ఖనది ప్రతిక్షిద్యా అవాం పృష్టమసేది పుష్కరవర్ణమా ఏతృష్టయద్ష్కరవర్ణగం రూపేణైనదాహరది పుష్కరవర్ణేణకం భరతి జో నిర్వాగ్నే పుష్కరవర్ణగం సజోనిమేవాగ్నిగం సంభరతి కృష్ణాజునేన సంభరతి యజ్ఞో వై కృష్ణాజునై యజ్ఞేనైవ యజ్ఞగం సంభరతి యజ్ఞాణాం పశూనాం చర్మణా సంభరే ద్రాణ్యాం పశూన్ కృష్ణాజునేన సంభరత్యా ణ్యాశోన్ సజాత్మ భజతి తస్మాద్వశూనా ప్రజాయమానామారణ్యా పశవ కనే రాగుంసృజాహ్యదాలో మదస్తంభరత్నకాహ్యశ్రమేధ్యం కృష్ణాజినంద పుష్కరవర్ణం దసగ్రస్త్రమాదేజం వే కృష్ణాజినసో పుష్కరవర్ణవాభ్యామే వేనముధగత పరిగృహ్ణాగతర్వాంగవశ్యత సర్వాత్మాథమో నిరమం సరగ్న విద్యాహజదేవైన మంగవశ్యత్రేణ సంభరతి త్వామగ్నే పుష్కరాజహేద్యాహ పూర్వమేవోదితముత్తరేణాభిగృణాదిశదశభిస్తంభరతి చత్వారి గాయత్రే బ్రాహ్మణస్య గాయత్రో హి బ్రాహ్మణస్తృష్టుభిరాజన్యస్యత్రేష్టుభోహిరాజన్యాజంగామదేవసేజాన్సాదిత్రిఫలేభిస్తస్య సంభరేభ్యష్టాభిస్తంభరత్యష్టాక్షరాగాయత్రీరాజన్యోగ్నిజావాదేవాగ్నిస్తగం సంభరతిసేదహ దరిద్రాహ దేవతాదేవాస్మై సగం సాధగతిహాదేది మనుష్యాహాంసేతస్వజాగుంసిశ్వాసిదేణ్యో అగ్రే అంధా నిత్యాహ దేవమనుష్యాదేవాస్మై సగం సన్నాన్ ప్రజనయతి క్రూరమివ వా అస్యాదేతద్గరోదియక్షణ్యపముపసదత్యాో వై శాంతా శాంతాగరేవాస్మేషుతగం సమగతి సందేవాదుర్మాదరస్వాదాత్విద్యాణో వై ప్రాణేనైవాస్మే ప్రాణగం సందధాతి సందే వాజునిత్యాహస్మాజు ప్రచ్యుతాదివో వృష్టిరే తస్మై చ దేవిమషస్తుభ్యమిద్యాహద్వాజవరుష్ తస్మాత్సర్వాగతోర్వర్షదిగద్వహక్కులుజాగ్రాతజామాస్తవహక్కాలస్యాద్యన్నవహద్గులుజాగ్రక్షాగంశజగ్నగంహన్ధర్వక్యాహ పరోక్షమేవహగ్గనోదిహాస్తజాతజామావహక్కాలోభవదినజగ్నగం రక్షాగం సిద్ధంతి సుజాతోజ్జోషాసహేచ్చుభోపహ్యర్వాణి సందాగంసి సందాగంసి కృజాతనో ప్రజదైవేనం తను వాదిగో వాసో భవతి గజేవం వేదారుణో వా అగ్నిరుపణర్ధపులుజిష్ఠస్వర్ధరోర్ధభూషుణభూత ఇది సావిత్రేభ్యాముత్తిష్ట విదృప్రసూతదేవాస్యోర్ధ్వాం వరుణమేనిముత్సృజిద్వాభ్యాం గర్భో అసి రోదస్యో నిద్రా హేమే వై రోదసేతజోరేషగర్భోదండస్పస్మాదేవమాహాగ్నేసారుభిభవోషధేష్విద్యాహలదాఖ్యేదం వినరంగతచారుపభవతిక్రాదుర్భోధిగణికృద్వారిత్యాహోషధయోగా సంభరదిస్మాగర్దభోక్యనారేషేన్యాన్వసోన్మేహ్యన్నేనార్కం సంభరం దిగర్దభేన సంభరదిస్మాగర్దభోక్షం వశూనా ప్రజాగతేజ్ఞోనిర్దహరి ప్రజాసువాషదేతారూఢస్తేశ్వర ప్రజా శుచా పదః శివోపమ ప్రజాధరిద్రాహ ప్రజాభ్యేనగం సమగతి మానుషేభ్యస్తమంగిహరిద్రాహ మానవ్యో హి ప్రజా మాద్యా వా పృథివీ అధిశోషితో మాంతరిక్షం మా వనస్పతి నిద్రాహరిభ్యదేమైనం లోకేభ్య శ్రమయతి ప్రైతు వాజే గణికృతరిద్రాహ వాజేహ్యేషణాన ేష్యమిరాజుమాజుర్దభస్వర్వమాజుదేవస్మాజుభే ప్రమీతే విద్యదిగృహాగ్ఞం వృషణం ఫలం నిత్యాహ వృషాజ్యేష వృషాగ్నిరపా గర్భగం సముద్రయమిత్యాహాపాయుచ్చేత గర్భాయదగ్నిరగ్న ఆయాజవేతదగితి బాలిమో లోకౌమగ్న ఆయాజేతదగితి గదాహానయోర్వేత్యేతక్షితోపాదేశ జగద ప్రతిష్టాకం సరేతర్యం సజమానం సధ్యాయ త్రిలగం సత్యమిహేజం వాతమసౌ సత్యమనజోరేదం ప్రతిష్టాపయతి నాద్యమాచ్చద్భర్జం నయమానో వరుణో వాజమానమభ్యేదిగతనిరుపణర్థవోషధ ప్రతిగృహే భాగ్యమేతమిశ్వా అవచేతరాజేరిత్యాహ రక్షసామగహద్యే నిషేధం అవసంహతి హనదిత్యాహ ప్రతిష్ఠిత్యాపవషసజ ప్రతిమోదఘమేనమిత్యాహౌషధయో వాగ్నేర్భాగచేతం తాభిరేవైనకుం సమర్థయతి విశ్వావనేష్మిత్ఫలారిత్యాహరస్మాదోషసజ ఫలం గృహంత్యయం భోగఫలిత్యజ ప్రత్నగం సదసమాసదజిద్యాహయాభ్యరేవైనం ప్రచ్యావయదితాస్మేవైనం ప్రతిక్షావయతి ద్వాభ్యాముపావహరతి ప్రతిష్ఠిత్యై వారుణో వాగ్నిరుపనర్థో విభాజసే నిమిశ్రకుంసయసవిప్రసూదేవాస్కరిశోషేం వరుణమేణిం విసృజత్యవ ఉపసృజత్యావో వై శాంతాశ్రాంతాభిరేవాస్కసుశకుంసమయతి విసృభిరుపసృజగ్రువద్వా అగ్నిర్యావానేవాగ్న్యస్తశకుంసమయతి మిత్రస్కుంసృజ పృథివీమిద్యాహ మిత్రో వై శివో దేవానాంజనైవై నృంసకుంసృజతి శాంజయ్యగ్రా పాత్రణాకపాలైర్సం సృజ్రామ్యాని పాత్రణి శుచాత్పజయ ధర్మకపాలైర్సం సృజత్యేతాని వా అనుపజీవనీయాని తాన్నేవ శుచాత్పజతి శర్కరాభిస్సగం సృజతి సజ్జానోషం ద్వాజాగలోమైర్సగం సృజత్యేషా వా అగ్నే ప్రియాగణోయజాజైవైనం ధనువాసగం సృజత్యసోతేజసాదినశ్చలోమభిస్ సగం సృజతి యజ్ఞోపై కృష్ణాజినైవ యజ్ఞకం సగం సృజతి రుద్రా సంహృత్య పృథివేమిద్యాహైతవాదం దేవతా అగ్రే సమఫలం తాభిరేవై నగుం సంభరతి మఖస్తశిరోసేత్యాహయజ్ఞోపై మఖస్తస్త్రేతక్షిరో యదుఃఖాదస్మాజయమహాయజ్ఞస్యవజయజ్ఞస్యేతే పదే అథో ప్రజక్షత్రే పురాణ్యాభిర్యచ్చత్యం వన్యైర్మం ేషాకాచ్చందోభిర్కరోతిభేర్జం వై ఛందాగం శివేర్జనైనాహం కరోతి గజుషాపిదం కరోతి వ్యావృత్యాదిజేం కరోతి ప్రజాపతినాయజ్ఞముఖేన సంమితాంగస్తనాం కరోతి ద్యావాజోర్దోహాయ చతుస్తనాం కరోతి పశూనాం దోహాయాష్టాస్తనాం కరోతి ందోహాయనవాశ్రమభితరదుర్యాతమేవ వజ్రగం సంహృత్యభ్రాతుల్యాయ ప్రహరతి స్వృత్తే గద్వాదశామహే ముఖామితి నిదధాతి దేవతాస్తేవైనాం ప్రతిష్టాపయతి సప్తభ్యర్థోపజతి సప్తమేషేషణ్యా ప్రాణాశ్రయదేతృఖాశేషన్నేవ యజ్ఞస్య ప్రాణాన్ దధాతి తస్మా సప్తశేషన్ ప్రాణా అశ్వసకేణ ధోపజతి ప్రాజాపత్యో వా అశ్వస్సజో నిత్వాజాదిష్టేత్యాహేయం వా అతిజిరదిత్యైవాదిత్యాంఖనత్యస్యా అక్రూరంగారాజనహి స్వస్వగం హినస్తి దేవానాహం పాపమేరిత్య ేవాదేతాభిరేవైనాహంసాధిషణాస్తేజ్ఞాహ విద్యా వై ధిషణా విద్యాభిరేవైనామభేంభేజ్ఞాస్తేత్యాహ ఛందాగం శివైర్ఘ్నాశ్చందోభిరేవైనాగశ్రవగతిమయోత్రయస్తేజ్ఞాహోత్రావేమో ప్రజోహోత్రాభిరేవైనాహం రజనజస్తేజ్ఞాహ దేవానాం వై పద్నేర్జన క్షీరం పరమేణైవైనాక్షిణత్ందోభిరాక్షిణత్ందోభిర్వాయేషాక్రియతే ందోభిరేవ ందాక్షిణత్ ఏకమిగం సంధ్యామాషైర్పుణశీర్ఘమేధ్యామేధ్యాభిమాషామేధ్యం పురుషశీర్ఘమేధ్యైరేవాస్యామేఘం నిరపదాయమేధ్యం కృత్వాహరత్నేకమిగం శతర్భవంతేకమిగం శోభై పురుష పురుషస్యాధ్యేర్ఘం వాజేతప్రాణైరమేధ్యం యత్పురుషశీర్ఘం సప్తథాగుజం నాం వల్మేకపవాం ప్రతినతథాది సప్తమే శీర్ఘణ్యా ప్రాణైరేణమద్ధమేత్యద్వాజావంతోమైవృంధవస్తేషాయమాధిపత్యం పరిగాయమగాథాధిపరిగాయమాదేవైనృందే సృభిపరిగాయతి పరిజిమే లోకాయేభ్యవైనల్లోకేభ్యో వృందే తస్మాద్గాయతేన దేగంగాసాయుద్వృందే్యభ్య ఉపనిష్టాద్ధాదశవర్గస్థోగస్థానుక్షాచ్యై షడ్భిర్దేహేక్షయతి షడ్వారు తవరు ఫిరేవైనం దేక్షయతి సప్తభిర్దేక్షయతి సప్తసందాగం సిఛందోభిరేవైనం దేక్షయతి విశ్వేదేవస్తనే దురుక్త్యనుష్ఠుభో తమజాజుభోదివాగ్వానుష్ఠుప్తస్మాత్ ప్రాణానాం ఆగుత్తమైకస్మాదక్షదాసనా ప్రథమం వదం తస్మాజ్వాచోనాపజయం దిభోర్ణజాజుహోదిభోర్ణయమే ప్రజాపతి ప్రజాపతిరాజాజుహోజున్యో ప్రజాపతి ప్రజాసృతాగంశ్యేయదక్షిషేమవరుంధేజయంగారేషు భవిష్యదంగారేషు ప్రవృణక్తి భవిష్యదేవారుంధే భవిష్యద్భ్యేదూతాభ్యాం ప్రవృణక్తిపాద్యజమాన ప్రతిష్టే బ్రహ్మణ వారేషా యజుషా సంహృతాయుషాయ్యేతమానోహమ్యేతాస్యో మిత్రయితా ముఖాంతపేత్యాహ బ్రహ్మ వై మిత్రో బ్రహ్మన్నే వైనాం ప్రతిక్షాపయతి యజమానో నాస్తోహన్యతేజతి భిద్యేతదైరేవ కపాలై సగం సృజేక్షైవ్రాజశ్చిత్తిపశ్యమైశ్యాన్మిత్వాదస్యావద్యాద్భూతో వారేషదస్యాందేవతామపేదియో భూతికామస్యాద్ది సంభవే సదేవదస్యేదసంభవద్దేవై స్వయంభోర్నామభవద్దేవయమస్మై జనలేయమిత్యన్యదస్తాహృత్యావద్యాక్షాక్షాదేవాస్మై జనయత్యంబరీషాదన్న కామస్కామద్యాదంబరీషేవా అన్నం ప్రియదేశయోర్మేవాన్నమవరుంధేం జానవదథాత్యోర్ద్వయముంజాహోర్జమేవాస్మావిదథాజ్ఞర్దేవేభ్యోనిరాజతసక్రముఖం రావిశతిరుముఖమవదథాదిదేవాస్తత్రన్యక్రంగదేవాస్యత్రన్యక్రంగదేవరుంధాజ్యన సంయోచేతద్వా అగ్నే ప్రజంధామయదాజ్యం ప్రియేణైవైనం ధామ్నాతమర్థజగ్రసోదసామైకం గతీమా దాదివరుంధే శమేమేమాదుధాశాంతేసేదత్వం మాతురస్యా ఉపస్థితి బృహజ్జాతముపతిష్టతే త్రజజిమే లోకేష్వేవ లోకేష్వామిదం గచ్చత్రసో ప్రాణానేవాత్మన్ ధత్తే నహస్మే పురాగ్నిరపరశురగ్నం దహతి తదస్మై ప్రయోగజే పరిషిరస్మదయజ్ఞే జానికాని చేతి సమిధమాదథాప్యపరశురగ్నమేవాస్మై స్మదయతి సర్వమస్మై స్వజతే జయమం వేదౌదుంబదేమాదథాద్వా కుదుంబరవోర్జమేవాస్మా అవి దాది ప్రజాపతిరగ్నిమసృజతగం సృష్టగం రక్షాగం శ్రీభాగం సయతద్రాక్షోర్ఘమవశ్శబ్దేన వై సరక్షాయస్తపాహతయద్రాక్షోర్ఘమవత్యగ్నేరేపదేన జాతాక్షాయస్తపహంజాశ్వత్సేమాదథాత్యశ్వత్సో వైనస్పతీనాగం సవర్ణసాహో విజిద్ధేమైకంకతేమాదథాదివరుంధే శమేమేమాదథాదిశాంతే సగంషితం మే బ్రహ్మోదేషాం బాహూ అనిరమిత్యుత్తమే ఔదుంబరీ బ్రహ్మణే వక్షత్రగం సగ్విష్టదే క్షత్రేణ బ్రహ్మ తస్మాబ్రాహ్మణో రాజన్యవానత్కన్యం బ్రాహ్మణం తస్మాద్రాజన్యో బ్రాహ్మణవానత్యగం రాజన్యం మృత్యుర్వా ఏషజదగ్నిరమృతగం హిరణ్యగం రుక్మమంతరం ప్రతిముంచదే మృతమే మృత్యోరం దర్ధత్తజేక వింశతి నిర్వాసో భవత్యేక వింశతిర్వై దేవలోకా సమాసాపంచాభ్యాదుర్జమంజలేర్బాధైర్వైదేవసుదాన్నద్బాధే కరుణదన్నద్బాధానాన్నద్బాధత్వం నద్బాధే భవతి భ్రాదుర్జానేవ నద్బాధే కరుదేవిత్రయా ప్రసూక్తేనక్కోషాసే ధృత్తరజాహోరాత్రాభ్యా ముద్యక్షతేవాగ్నిం ధారజం ద్రవిణోదాయిత్యాహ ప్రాణా వై దేవా ద్రవిణోదా అహోరాత్రాభ్యామే వై ఏన ముజ్జ ప్రాణేర్దారాసేన ప్రతిముంచదేవస్మాదాసేనా ప్రజా ప్రజాయం తేజస్నాజనముత్తరం తేజో వే హిరణ్యం బ్రహ్మకృష్ణాజనం తేజసా శైవేనం బ్రహ్మణా భయత పరిగృహాదిషవద్యామగుంశిక్యన్మసరేషద్వారతమరుజ్జతేజద్వాదశోర్జామగుం సంవత్సరేణేవ భౌంజంభవద్యోర్భేముంజాజైవైనం సమర్థయతి సువర్ణాసి గరుద్మానిద్రమేపమేవాసేదం మహిమానం జాతస్తే దివం గచ్చసు వహ్వదేభ్యాః సువర్గమేవైనం లోకం గమయతి సమిద్ధో అంజం కృతరం మదేతృతమగ్నే వసుమత్తింగమాన వాజీవహన్ వాజివం జాతవేదో దేవానాక్షిప్రియమాసతత్సం ఘృదనాజం పశోదేవజానాజానం వాజ్యప్యేతు దేవాన్ అనుద్వాసప్రదిశ్రామిస్మైమానాయ దేహి ఏభ్యశ్చాశివంజశ్చ వాజన్నాశుశ్చాశి మేధ్యశ్చ సప్తే అగ్నిష్ట్వా దేవే వసుభిః సజోషా ప్రీతం మన్యం వహదు జాతవేదాః స్తీర్ణం బలిః స్వష్టలే మాజుషాణోరుపసు ప్రథమానం వసువ్యాం దేవేభిర్యుక్తమదిభిః సజోషాః శోణం కృణ్మాణాసు వితే దధాతు ఏతాపువసుభగా విశ్వరూపాక్షోభిస్రజమానా ఉదారేషాసే క్రమశ శృంభమానా ద్వారో దేవే స్వారిణా భవంతు అంతరా మిత్రవరుణాచరం దేముఖైజ్ఞానామభి సంవిధానే ఉషాసా వాగం సుహిరణ్యే సుశిల్పే రతస్కజోనాభిహసాదయామి ప్రధమా వాగం సరచినా సువర్ణా దేవో పశ్యం చౌభువనాని విశ్వా అభిప్రాయం చోదనా వామ్యమానా హోతారా జ్యోతి ప్రదిశాదిశంతా ఆదిత్యైర్న భారదేవస్వయజ్ఞం సరస్వతే సహ రుద్రైర్న ఆవీత్ ఇడోపహోదావసుభిస్వజోషా యజ్ఞం నో దేవే రముతేషు సత్త స్పష్టాం దేవకాండజానపష్టురర్వాజాయత ఆశురస్వ పష్టేదం విశ్వం భువనం జానవహో కర్తారమిహయక్షిశోద అశ్వహృదయనత్మన్యా సమగ్ర ఉపదేవాగం ఋదుషవాసజయతు వనస్పదేవలోకం ప్రజానన్నగ్నిహవిజాస్పదితాని వక్షత్ ప్రజాపరేస్తవసావృధాన సజ్జో జాతోదధిషయజ్ఞమగ్నే స్వాహాకృతేన హవిషా పురోగా జాయి సాధ్యాహమిదేవా విష్ణుముఖా వై దేవాందోకానపదైభ్యజనయద్విష్ణుక్రమాన్ క్రమతే విష్ణుదేవ భూత్వా విజమానశ్చందోభిమాన్ లోకాననపదైజమభిభజతి విష్ణోక్రమాస్తమాదిహేభ్యాహ గాయత్రే వై ద్రైష్టుభవంతరిక్షం జాగతే జ్యోరానుష్ఠుభేర్దిశ్చందోభిరేవేమోకానిగతా పూర్వమభిజగతి ప్రజాపతిరగ్నిమసృజసో స్మాత్ పరాణేతమేతాన్ వేదక్రందరిజితయా వై సోమే ప్రియం ధామావారం భజతేతామన్వాహాగ్నేరేవైతయా ప్రియం ధామావరం భజేశ్వరో వాజేషపరాజో విష్ణుక్రమాంగమదేశిరావర్తతే చత్వారి ఛందాగం సుఛందాగం సుఖరువా అగ్నేను ప్రియామేవాశ్రతనుగమభిపర్యావర్తతే దక్షిణాపర్యావర్తతే స్వమే వీర్యమనుపర్యావర్తతే స్వాదక్షిణార్ధమాత్మనో వీర్యావర్తరోసో ఆదిత్యస్థైవామనుపర్యావర్తతే శుభస్యేపమాజీగత్యం వరుణో గృహ్ణాత్సేదాంబారుణేమ పశ్యత్తయా వేత ఆత్మానం వరుణవాచాదముంచద్వరుణో వాజయతం గృహ్ణాదిజముఖాం ప్రతిముంచదముదుత్తమం వరుణవాచమస్మరిత్యాహాత్మానమే వేదయ ధ్రువస్తిష్టా విచాచరిద్రాహ ప్రతిష్టే విశస్వా సర్వాన్ విషయం సమర్థయత్స్మిన్ రాష్ట్రమతిశ్రజేత్యాహ రాష్ట్రమేవాస్మిన్ శ్రువమకర్యం కామలేత రాష్ట్రగ్రస్యాదిదికం మనసాధ్యాయేంద్రాష్ట్రమేవ భవత్యగ్రే బృహన్ వృషసా మూర్ధో అస్థాదిత్యాహగ్రమేవేనకం సమానానాహం జగ్నివాంతమసిత్యాహతమదేవాస్మాదపహం దిజ్యోదిషాగాదిత్యాహ జ్యోతిరేవాస్మిన్ద్రధాదిసృభిస్తాదయతి చత్వారిందాగుంసేవాదిచ్ఛందసోత్తమయావష్మవాదేశా ఛందసాగతిచ్ఛందావష్మై వైనగుం సమానానాహంగయోని సద్వదే భవజ సత్తమే వైనంగమయతి వాత్సప్రేణోపతిష్టత ఏదేన వైవత్సప్రేర్భాగం ధనో ప్రియం ధామావరుంధాగ్నేరేవైతేన ప్రియం ధామావరుంధజేకాదశం భవత్యేకసేవ యజమానే వీర్యం దధాది స్తోమేన వై దేవ అస్మిన్ లోక ఆహ్నపంచందోభిరమస్మిన్ స్తోమస్తేవ ఖలు వాజేతద్రూపం యద్వా సప్రం యద్వా సప్రేణోపతిష్ఠత ఇమమేవ తేన లోకమభిజయతి యద్విష్ణు క్రమాన్ క్రమతేమమేవ తైర్లోకమభిజయతి ప్రక్రామత్యుత్తరే దుర్పతిష్టతే తస్మాద్యోగేన్యాసాం మనః క్షేమేన్యాసాం తస్మాద్యాయావరః క్షేమ్యస్యేతస్మాద్యాయావరః క్షేమ్యమధ్యమస్మిదముష్టే కరోతి వాచం యచ్ఛతి యజ్ఞస్తృత్యై అన్నపదేన్నస్య నో దేహేత్యాహాగ్నిర్వా అన్నపదిస్తదేవాస్మా అన్నం ప్రయచ్చజ్జనమేవస్య శుష్మిణ ఇత్యాహ లక్ష్మస్యేతి వా వై తదాహ ప్రపదాతారం దారుషవోర్జం నో దేహేద్యుపదే చతుష్పద ఇత్యాహ శిషమే వేదామాశాస్తవు దుత్వా విశ్వే దేవా ఇత్యాహ ప్రాణా వై విశ్వే దేవా ప్రాణేరే వై నముద్యక్షతే ఫలం దుచిత్తిరిత్యాహ స్మాయేనం చిత్తాయోక్షనగం సమర్థయతి చదసృభిరాసాదయతి చత్వారి ఛందాగం ఛందోభిరేవాదిఛందసోత్తమయావష్మవాదేషా ఛందసాంగతదిఛందావష్మై వైనగం సమానానాద్వదే భవతి సత్తమే వైనంగమయతి ప్రేదగ్నే జ్యోతిష్మాన్ జాహేత్యాహ జ్యోతిరేవాస్మిన్ దధాది ధనుభావాదేష హినస్తి జగం హినస్తి మాహిగం ప్రజాదిత్యాహ ప్రజాభ్యజ వైనగం శమయతి రక్షాగం శివాదేతద్యజ్ఞం సజంతే యదన ఉత్సర్జత్యక్రం దదిత్యం వాహ రక్షసామపహ్యానసావహం ప్రపచితిమేవాస్మిన్ దసాది తస్మాదనస్మే చ రచే సాదిచేనామపచితమాపసితి మాం భవతి దేవం వేద సమిధాన్యం వస్తతేతి కృతానుషిక్తామవసితే సమిధమాదధాతి యథాతి సద ఆగతాయ విష్మజాచిచ్చృగచేతృగేవ తద్గాయ ప్రియా బ్రాహ్మణస్తగాయత్రోహీయాష్ణుభారాజన్యశ్రద్రేష్ణుభోహిరాజన్యోభస్మ ప్రవేశయత్రిప్సుజో నిర్వా అగ్నిస్వామే వైనయోనింగమయతి ప్రవేశయత్రివృద్వా అగ్నిర్యామానేవాన్యస్తం ప్రతిష్టాంగమయతి పరావాదశోభ్యంబపదిజోభస్మవేశయతి జ్యోతిష్మతి ేభ్యామవదాది జ్యోతిరేవాస్మిన్ దాది ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై పరావాదేశ ప్రజాం వశో నవపతిజో శుభస్మ ప్రవేశయతి పునరోర్జాహరైయేని పునరుదయత ప్రజామేవ వశోనాత్మం భత్తే పునస్వాదిద్యారుద్రావసవస్తమింధతామిత్యాహైకావాదేతం దేవత అగ్రే సమై ధతతాభిరేవైనం సమింధే బోధాసబోధేత్యుపతిష్ఠే బోధ యత్తేవేనం తస్మాత్ సుత్వా ప్రజా ప్రబుద్ధ్యం దేగసాస్థానముపతిష్టతే తస్మాత్ స్థానం వశవః పునరేత్యోపతిష్టంతే. యావదేవై పృథివీ తస్యేయమ ఆధిపత్యం పదేయాయజో వైరమం దేవజనమస్యాగ్నిశ్చుమతేజమాజేనగుంసశ్రుతేత్యవసాయజమేవదేవజనమస్యేర్యాత్మనేంచుమత విశ్వగ్రేణవాస్కనామతమిందంతేవాజేతజురవస్యన్నపేతేజతేనాభసాయత్యనాదేవాగ్నిశనుతముద్ధం పుష్ట్యామేవ ప్రజననేసం జ్ఞానదేవసం జ్ఞానగ్యేతత్పశూనాయోషాద్యా పృథివీ సహాస్తాయతే అబ్రూతామస్తే మనో సహజగ్నిరమిరమృష్యాజ్ఞిరమాసేత్తదస్యామదధాత్తమూషామదధాత్తదశ్చంద్రమసి విష్ణమూషాన్నిపన్నతోధ్యాజ్యా పృథివీయోరేమయ్నిజయ్ఞిశనుతేజగం సో అగ్ని విశ్వామిత్రస్తోక్తం భవత్తేన వే విశ్వామిత్రోజ్ఞే ప్రియం ధామావరుంధాగ్నేవైతేన ప్రియం ధామావరుంధే ఛందోర్వై దేవాస్వర్గం లోకమాజం చతస్రప్రాచేర్వదధాది చత్వారి ఛందాగం సుఛందోభిరేవ తద్యజమానస్వర్గం లోకమే నిదేశాగం సువర్గం లోకం యదాందిశ సమౌలేజం తదే తమే పురస్తాత్ సమీచే ఉపాదధ తద్వే పశ్చాత్ సమీచే ృదయద్వే పురస్తమీచే ఉపదధాది ద్వే పశ్చాత్ సమీచే దిశాం విధృత్యాసో పశవో పశూనేవాస్మే సమీచో దాత్యష్టాపదధాత్యష్టాక్షరాగాయత్రీగాయత్రోగ్రజావాణేవాగ్నిస్తంచుతేష్టాపదధాత్యష్టాక్షరాగాయత్రీగాయత్రీ సువర్గం లోకమంజసావేత సువర్గస్ లోకస్ ప్రజాదశ లోకం ప్రణాపదాక వింశతి సంపద్యంతే ప్రతిష్టాభారేక ప్రతిష్టాగారిక పంచేకంశస్వ ప్రతిష్టాంగారిక్యమనం ప్రత్యం వేద పంచదీకం చిన్ వేద ప్రథమం చిన్ బాణస్పాంగో యజ్ఞ పాంగా పశవో యజ్ఞమేవ పశో నవరుంధేకం చిన్ వేద ద్వితీయం చింబానస్తయమే లోకాయేష్వేవ లోకేషు ప్రజతిష్టత్యేకశతీకం చింవేద ద్వితీయం చింబాన ఏకథావేసు వర్గో లోక ఏకవృతైమ సవర్గం లోకమే నిపురీషేణాభ్యోహదిగస్మాన్ పుంసేనాశ్చన్న దుశ్చర్మా భవతి జగేవం వేదమంచితయో భవంతి పంచభిః పురేషైరభ్యోహది దశ సంపద్యం తేజసాక్షరా విరాడన్నం విరాడ్ విరాజ్యేవాన్నాధ్యే ప్రతిష్టతి ేజశ్చ పురాగ్నిర్యశ్చోఖాయోగుంసమితమితి తదసృభిస్ సన్నిపపతి వాషందాగుంసి ఛందాగుంసి ఖలు వా అగ్నే ప్రియాదనో తను వా సగుంశాస్తి సమితమిత్యాహ తస్మాద్ బ్రహ్మణా క్షత్రగం సమేధి యత్సంయుజ్య విహరతి తస్మాద్ బ్రహ్మణా క్షత్రం మే చతుర్వాదేతం విముంచది వైశ్వానర్యాశిక్ష్యమాదత్తే సదయత్తే వైనం నేరుదేష్ణాస్తిస్వస్తుషవద్వాగతేజయ్యద్దుషా నిరృత్తే రూపం కృష్ణగోరూపేణైవ నిరృతిం నిరవదయమాందుశయ్యం జేషా వై నిరృత్తే స్వాయామేవ దిశి నిరృతిం నిరవదయతే స్వగతగిరణపుపదధాయుప్రదనే వైతద్వై నిరత్యా ఆయతనగ్స్వదేవాయతనే నిరృతిం నిరపదయతే శిక్ష్యమభ్యుపదధాదినైలృగో వై పాశస్సాక్షాదే వైనం నిరృది పాశాంజలిస్వ ఉపదధాదిత్రేధాభిహితో వై మృషాయావాణేవ పురుషస్తస్మాన్నిరృతిమవజతే పరాచేరుపదధాది పరాచేమేవాస్మాన్ నిర్వృతిభతే ప్రదేక్షమాయందినర్జాంగిత్వోపతిష్టందేనేవాదిహమంతముపతిష్టందేనేోకజే పచరిత్వాదేవోకముపతిష్టందే గజే పదిష్టందే గే పదజమానే వీర్యం నధతి నివేశనస్సంగమనో వసూనా ప్రజా వై పశవో వసు ప్రజైవైనం పశుభిస్ సమర్థయంతి. పురుషమాత్రేణ విమిమీతే యజ్ఞేన వై పురుష సంవితో యజ్ఞపరుషైవైనం విమిమీతే జాభాన్ పురుషమూర్ధవాహుస్తావద్వై పురుషే వీర్యం వీర్యేణైవైనం విమిమీతే పక్షీభవతి నహ్య పక్షపతిమర్హత్యరత్నినా పక్షౌద్రాఘీజాగం సౌభవత్తస్మాత్ పక్ష ప్రవజాగం శివజాగం శివజామమాత్ర పక్షౌజముత్సం ేణుషాజునగ్రిషాగృషతిజాముషద్వాదశగవేణసంవత్సరేణైవేయం వా అగ్నేరతి దాహాదిభేత్సైతద్విగుణమపశ్యత్కృష్ణం చాకృష్ణం జతోపాజిమాన్నాచ్యత హ్యత్కృష్ణం చాకృష్ణం అనదిదాహాయద్విగుణం వాణిముద్యందమర్హదేత్యాహృయత్కృష్ణం చాకృష్ణం సభవత్యగ్నేరుద్యత్యాంతో మే పశవోద్విపాదశ్చాష్పాదశ్చాయత్రాసవత్సృజద్రాజామి దద్యాద్యద్రభ్యో నిధుమేద్య ప్రదేశోరక్షాగం సృహంగరుదేశవత్సృజత్యేషా వై దేవమనుష్యాణాగం శాంతాలిక్తామేవై నానోత్సృజ సౌకల్ విమాన్ దిశమత్సృజత్సౌ వాదిత్య ప్రాణ ప్రాణమే వైధానోత్సృజతి దక్షిణాపర్జావర్తం తే స్వమేవ వీర్యమనుపర్జావర్తం తే తస్మాన్ దక్షిణార్థ ఆత్మనో వీర్జావర్తరోథ ఆదిత్యశైవామృతమనుపర్జావర్తం తే తస్మాత్ పరాంజ పశవో విధిష్టం తే ప్రత్యంచ ఆవర్తం తే తిస్రస్తిస్రస్తిదాకృషతి త్రిమృతమే జగ్ఞ ముఖే విజాదయతిబ్రహ్మణాన్నమవరుంధేర్కేజదేశదుర్దశర్మపది సప్తగ్రామ్యాషధజ సప్తారణ్యా ఉపదేశామవరుద్ధ అన్నస్యాన్నస్తమపత్యన్నస్యాన్నస్యావరుద్ధే కృష్ణే మపది కృష్ణే క్యోషధజ ప్రతిష్టం జను సీతం వపతి ప్రజాచే ద్వాదశ సుసీతాసు భవతి ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరేణ స్మా అన్నం పచతి స్నేజావరుద్ధేదేవనస్పదీనా ఫలగ్రహజస్తాభ్యే విప్రోక్షేదరవరుద్ధ్యాగరుద్ధేభ్యోష్టాన్ సమస్తతి దిశామే వీర్జమవరుద్ధ దిశాం వీర్జేయం విశ్యాద్య ప్రశస్యాత్రీ దిశోరోష్టమాహరే దిశమోర్జమహమిత ఆదతమిదేశమేవోర్జం తస్ే దిశో వరుంధే క్షోధుకో భవతిజస్తశి భవత్యుత్తర వేదిముపభవత్యుత్తర వేద్యాశ్చేయతేథో పశవో వా ఉత్తర వేది పశూనే వా వరుంధే సో యజ్ఞపరుషోణం పరిచై అగ్నేతమశ్రవో భజ ఇది శిఖతా నిపపక్ే తద్వా అగ్నేర్వైష్వానరస్య సూక్తం సూక్తేష్వానరమవరుంధే షడ్భిర్నిపపది షడ్వారతమ సంవత్సర సంవత్సరోర్వైష్వానర సాక్షాదేవైష్వానరమవరుంధే సముద్రం వై నామై తచ్ఛంద సముద్రమను ప్రజా ప్రజాయంతే తేన శిఖతా నిపపది ప్రజానాం ప్రజననాదేంద్ర ద్రాజమద్రం ప్రహరత్సత్రేధావ్యభవత్స్తృతేజగుంభస్తృతేజయోపస్తృతేజయ్యేం దశరా అశేజం తపాశర్కరా అభవం తచ్చర్కరాణాగం శర్కరత్వం వజ్రో వై శర్కరా పశురగ్నిశర్కరాభిరగ్నిం పరిమినో నిమజ్రేణైవాస్మై పశూన్ పరిగృహాస్మాద్ వజ్రేణ పశవః పరిగృహీతాస్తస్మాచ్ఛేదానశ్చేదసో నోపహరే సప్తాభిపశుగామస్య పరిమిణుయాచ్చప్తవైశేషణ్యా ప్రాణా ప్రాణా పశవః ప్రాణైరేవాస్మై పశూనవరుంధే తృణవాభిర్భ్రాతృజవతస్త్రిపుటమేవద్రజం సంపృచ్చ భ్రాతృజాయ ప్రహరతిస్తృత్య అపరిమితాభిః పరిమిణుజాదపరిమితస్యావరుద్ధేయం కామయేనాపశుస్యాదిత్యపరిమితస్య శర్కరా శ్రీగతావ్యోహేదపరిగృహేత ఏవాస్మి శోచే నగుం పరాసంజత్య పశురేవ భవతి జంకామయేత పశుమాన్ సాదితి పరిమితస్యోహేత్పరిగృహేతరేవాస్మే సమీచే నగుం సింజతి పశుమానేవ భవతి సౌమ్యావ్యోహతి సోమో వైరేతోధారేతేవ తద్ధాది గాయత్రియాత్రో హి బ్రాహ్మణస్తృష్టుభారాజన్యస్యత్రయష్టుభోహిరాజన్యుంబాస్వత్రం మేధో నోపానమత్సోన్యం రావిషత్సోన్మే కృష్ణోరోజదశ్వం రావిషత్సోష్వస్యావాందరశోభవజ్జదశ్వమాక్రమయతి జరేవ మేధోష్వం రావిషత్తమేవాజుంధే ప్రజాపతినాగ్నిష్టేదవిజయుద్రాహు ప్రజాపత్యోశ్వోజదశ్వమాక్రమయతి ప్రజాపతినైవాగ్యుంచుకరవర్ణముపదాతి జోనిర్వా అగ్నే పుష్కరవర్ణగం సజోనివేవాగ్యుంచనుదేవాం పృష్టమసేత్యుపదధాత్యవాం వారేతత్పృష్టయత్పుష్కరవర్ణగం రూపేణైవైనదుపదధాతి బ్రహ్మయజ్ఞానమిదిరుత్వముపదధాది బ్రహ్మముఖా వై ప్రజాపతి ప్రజా అసృజత బ్రహ్మముఖాయజమానసృజతే బ్రహ్మయజ్ఞానమిత్యాహ తస్మాద్ బ్రాహ్మణో ముఖ్యో ముఖ్యో భవతి లయేవం వేద బ్రహ్మవాదినో పదం దిన పృథివ్యాంతరిక్షేణ దివ్యగ్నిశ్చేతయ పృథివ్యాం సింబేద పృథివేగం సుచాత్మయేషసజో నవనస్పతజ ప్రజాలే నిజదంతరిక్షేజం వేదాంతరిక్షగం సుచాత్మయే నవజాగుంసి ప్రజాయే నిజద్విషిం వేదనవగం సుచాత్మయే నపర్జన్యో వర్షే ద్రుగ్మముపదధాత్యమృతం వే హిరణ్యమృత ఏవాగ్నించనుతే ప్రజాత్రే హిరణ్మజం వరుషముపదధాతి యజమానలోకస్య విధృత్యైకదిష్టకాయాకృన్నమనోపదధ్యాత్ పశూనాం సయజమానస్య చ ప్రాణమపి దధ్యాత్ దక్షిణత ప్రాంతముపదధాయజమానలోకన్నపశూనాజమానస్త ప్రాణమపి దశోకౌమిష్టకాయాతృన్నమనోపదధాది ప్రాణానాముత్సృష్ట్యేద్రప్సస్య స్కందేత్యభిదశిహోత్రాస్వేమైనం ప్రతిష్టాపజదిశ్రుచాపదధాధ్యాజ్యమాంకాశ్వరిధమదీభ్య పూర్ణామౌదుంబరీ విజంభేయా సౌదుంబరీ మే ఏపథప్తే తూష్ణేముపదధాతి నహే మేషాబ్దమర్హరి దక్షిణాంకాశ్మరిజమలే ముక్తరామౌదుంబరీం తస్మాదస్యాసావుత్తరాజ్యస్య పూర్ణాంగాశ్మరిజమలేం వజ్రో వా ఆజ్యం వజ్రః కాశ్మర్యో వజ్రేణైవ యజ్ఞస్య దక్షిణతో రక్షాయుస్య వహం దిదధ్నః పూర్ణామౌదుంబరీం వసవ వైరంధోర్వదంబర పశుక్షేమోర్జం దాది పూర్ణే ఉపదధాది పూర్ణే ఏమైనముష్మిల్లోకముపతిష్టేదే విరాజ్యగ్నిశ్చేతృవై విరాజ్యుచాపదధాది విరాజ్యేవాజ్ఞంచినుదే యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞకం రక్షాగం సజిఖాగం సంతి యజ్ఞముఖం రుక్మాయద్రుక్మం వ్యాఖారయతి యజ్ఞముఖాదేవ రక్షాగిశ్రవహం దిపంచభిర్వ్యాఖారయతి యజ్ఞస్తస్మాద్రక్షాభిస్తవహం దక్షణజా తస్మాదక్షణజా పశవాంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యై స్వయమాగృణ్ణాముపదధాదేయం వై స్వయమాగృణ్ణే మామేవోపధత్తే స్వముపద్రావయతి ప్రాణమేవాస్యాన్వధాగ్దసో ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతినైవాగ్నిం జనదే ప్రథమేష్టకోపధీయమానా పశూనాం చ యజమానస్య చ ప్రాణమపి దధాతి స్వయమాగృణ్ణా భవతి ప్రాణానాముత్సృష్ట్యా అశోకవర్గస్య లోకస్యానుక్షాత్యా అన్నావర్గశ్చే ేశ్వాధరోజద్బ్రాహ్మణస్తస్మై సమామిష్టకాయచ్చేత్తామ్రాహ్మణశ్చోపదధ్యాతామగ్నావేవదీశ్వరో వాష ఆర్తిమాో విద్వానిష్టకాముపదధాద్రేణ వరాహ్యాత్రయో వై ప్రాణా ప్రాణానాయుస్ప్రత్యయే ప్రాణావేక దేగో హి ప్రాణ పశుర్వాషయ్యన్న ఖలు మే పశవాయవశేరమం దేదూర్మేష్టకాముపదధాది పశూనాభ్యాక్షాండాహం ప్రతిష్టత్రేవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చేహస్ర ప్రజాపతి ప్రజాపతిరాప్తిదేవలక్ష్మం వైఫ్యాలిషితాముత్తరలక్ష్మాణం దేవాపదశాధరలక్ష్మాణమసురాజం కామజేతమసీజాంశాదిత్యుత్తరలక్ష్మాణం భస్వాపద్యాసీజానేవ భవతి జం కామజేతమాబీజాంశాదిత్యధరలక్ష్మాణం భస్వాపదంధ్యాదసురజోని మే వై నమను పరాభావతి పాపీజాన్భవతిలిషితాభవతి మే వై లోకాశ్యాలిషితైర్భజేవలోకేభ్యోభ్రాతృజమంతరేత్యంగిరసత్సువర్గం నామిన్యతః పురోడాశః కూర్మో భూత్వాను ప్రాసల్పద్యత్కూర్మముపదధాదేశాక్షేభిలమిదంతసానయత్యేవమేవైనం కూర్మస్వర్గం లోకమందసానయతి మే సోమరేషపశోనాయద్కూర్మోయద్కూర్మముపదధాది సమేవమేధం పశ్యంద పశవ ఉపతిష్టం శ్మశానం వాయేతక్రియతేజం మృతానాం పశూనాం శీర్షాన్యుపసీదం తేజజ్జీవంతం కూర్మముపదధాదిశ్మశానజిద్వాస్తంజో వాయేషయత్కూర్మోమసువాదాయతాయతమ్నామధుమశ్రేణాబ్ధనగ్నిస్వదయత్యేనైనం గ్రామ్యం వాదేతదన్నయ్యద్దారణ్యంబుయద్ధ్యామధుమిశ్రేణాభ్యనక్పయస్యావరుధ్యేమహేభ్యో ప్రసమేతనగిత్యాహాభ్యామేవైనమభగతః పరిగృహ్ణాది ప్రాంతముపదధాది సువర్గస్య లోకస్య సమష్ే పురస్తాత్ం సముపదధాది తస్మాత్ పురస్తాత్ం పశవో మే సముపతిష్టందే లో వా అపనాభిమగ్నించే యజమానశ్రనాభిమను ప్రవిశజ సజనమేశ్వరోహిగుంసిరోహనముపదధాద్వేషావాగ్నేర్నాభిస్తనాభిమేవాగ్నించినుదేహిగుంసాచాదుంబరం భవత్యోర్గ్వా ఉదుంబర ఊర్జమేవాజుంధేమధ్వత ఉపదధాదిమర్ధతదేవాస్మాజం దాది తస్మాన్ మధ్యత ఊర్జాభుందతయద్భవతి ప్రజావరినాయజ్ఞముఖేన సంవితమవహం జన్నమేవాకర్వేష్మర్చోపదధాది విష్ణుర్వేయజ్ఞ వనస్పతయో యజ్ఞదేవయజ్ఞం ప్రతిష్టాపయతి ఏషాం వాహేతల్లోకానాం జీవతి సంభృతై దుఃఖాయ దుఃఖాముపదధాభ్యేభ్యయేవ లోకేభ్యో జ్యోతిరవరుంధే మధ్యత ఉపదధాది మధ్యతదేవాస్మై జ్యోతిర్దధాది తస్మాన్ మధ్యతో జ్యోతిరుపాస్మహేషిగతాభిపూరయత్తేతద్వాగ్నేర్వయేష్వానరస్వరూపకం రూపేణైవ వైష్వానరమరుంధేయం కామజేతక్షోభకస్యాదిత్యూనా ోపదధ్యాక్షోకేమేతానుపదస్తమ్యాదిపూర్ణాందోపదధ్యాదనుపదస్తేవాన్నమత్తి సహస్రం వై ప్రతి పురుష పశూనాయ్యసతి సహస్రమన్యే పశవో మధ్యే పురుషశీర్షముపదధాదివేరుద్వాజోఖాయామపి దాది ప్రతిష్టామే వైనగ్గమయతి వ్యర్థం వాణైరమేధ్యైయత్పురుషశీర్షమృతం ఖలు వై ప్రాణామృత హిరణ్యం ప్రాణేషు హిరణ్య శల్కాన్ ప్రత్యశ్రయ ప్రతిష్టామేవైనగ్యమయిత్వా ప్రాణే సమర్థయతి దగ్ధామధి మిశ్రేణ పూరయతి మథవ్యోసానే సుదాదింఖ్యేన మేధ్యద్వారణ్యం వారేతదన్నయ్యద్ధ్యారణ్యం మధుయద్ధామధి మిశ్రేణ పూరయత్రిభజస్యావరుద్ధే పశుశీర్షాణ్యుపదధాది పశవో వై పశుశీర్షాణి పశూనే వావరు భేజం కామలేదాపశుస్యాదిశోచీనాపదద్యాశోచేవాస్మాత్పశోన్నథాపశురేవతిజంకామలేదపశుమాన్ సాదిసమేచీనాపదద్యాసమేషదేవాస్మే పశువంతథాది పశుమాన ప్రదేశే నమస్తాపదా పశ్చాత్ ప్రాచేన మృషభస్ పశవో అన్యే గో అశ్వేభ్య పశవో గో అశ్వానేవాస్మే సమే చేతావంతో వై పశవోద్విపాదశ్చానువాతదగ్నవో ప్రదథా జత్పశుశీర్షాణ్యపదథాముమారణ్యమనుదేశేభ్యాహగ్రాణ్యేభ్యదేవ పశుభ్య ఆరణ్యాన్ పశోంశమనోత్సమావత్పశూనా ప్రజాయమానాశవః సత్పశీర్షముపదథాదిలేవ సత్పేత్వశస్తామేవాగుంధయత్సమేచీనం పశోనహినస్తినారణ్యానథోఖలోపథేదమేవదుపదథాదితేనతాన్విషిమవరుంధేరాసత్వేగజ్జుర్వదతితేన శాంతం పశుర్వాదేషయదగ్నిర్యోనిఖలు వాషా పశోర్విక్రియతేపదధాదిపంచోపదధాదిపాశవః పశూనేవాస్మై ప్రజనయది పంచదక్షిణతో వజ్రో వా అపశ్యా వజ్రేణైవ యజ్ఞస్తదక్షిణతోక్షాగ్ఞ వహంతి పంచపశ్చాచేదుపదధాదిపశ్చాద్వై ప్రాచీనగుంరేతోధీరతే పశ్చాదేవాస్మై ప్రాచీనగుంరేతోతథాది పంచపురస్తాత్ప్రదేశేరుపదధాది పంచపశ్చాత్ప్రాజేస్తస్మాత్ ప్రాచీనగుంరేతోధీరతే ప్రదేశే ప్రజాగం పంచోత్తరతశ్చందస్యా పశవో వైఛందస్యాశూనేవ్రజాస్వమాజతనమభిపరియోహత ఇదం వాగ్నేరది ప్రాణమేవేతాభిర్దాధారాజం దక్షిణా విశ్వకర్మేది దక్షిణతో మనదేవేతాభిర్దాధారాజం పశ్చాద్విశ్వవ్యచారిణి పశ్చాచక్షురేవేదాభిర్దాధారేణమత్తరాత్సుపరిత్యుత్పరమశ్నోత్రమేవేదాభిర్దాధారేణమువరిమదిరిత్యుపరిష్టాద్వాచమేవేదాభిర్దాధారదశరశోపదధాది సమేర్యత్వాయాక్ష్ణయోపదధాది తస్మాదక్ష్ణజాశవోంగాని ప్రదక్షిచ్చైలాజేస్తాభిర్వశిష్టాభిర్వాజోజాస్తాభిర్విశ్వామిత్రోయాజేస్తాభిర్జమలగ్నిర్జావోస్తాభిర్విశ్వకర్మాజదేవమేవాభిర్ధ్యం వేదర్ధ్యాత్యేవ యాసామేవం బంధుతాం వేదవంధుమాన్ భవతి జాసామేవం నృత్యం వేదగల్పనే స్మై్యాసామేవ మాయతనం వేదాజతనవాన్భవతిజాసామేవం పదిష్టాం వేదప్రత్యేవదక్షదిప్రాణపదపుపధాయ సంయదముపదధాది ప్రాణానేవాస్మిన్ధిద్వా సంయద్భిస్సంయచ్చదిరత్సంయదాణిం సంయద్వమసో ప్రాణజేవాపానందథాది తస్మాత్ ప్రాణాపానో యద్వా అగ్నేర సంయతమసు వర్గ్యమస్య తత్సువర్గ్యోర్యత్సంయతపుమదధాది సమేమేయ్యచ్చసువర్గ్యమేవాగస్యమిర్వజక్తమయానామిద్యాహవజోభిదేవాయానవరుంధయేర్వజాగం చ సర్వతో వాయుమతేర్భవం చ తస్మాదిలగం సర్వదః భవతే నాయత్రే దృష్టుబ్జగద్దృష్టుక్వంచాసః బృహద్దృష్ణిహారగత్సోచేభిష్యమ్యం దుత్వా ద్విపదాయా చతుష్పదా త్రిపదాయా దశపదా సఛందాయాచ్ఛందోషేభిశ్యమ్యం దుత్వా మహానాహం మే దేవతజో విశ్వాసా ప్రసూవరీ మేధ్యా విద్యుతో వాచశ్రోచేభిశ్యమ్యం దుత్వా వజరాహరిణే శ్రీ సాయుజో యుజ్యంతే కర్మభిః అశ్వసచారిణస్పతి శోచేభిష్యమ్యం దుత్వా నారీస్తే పద్మయోగోమవిచిన్వంతుమనేషయా దేవానాం పద్మేర్దిశ శోచేభిష్యమ్యం దుత్వా కుబీరంగరవమందోజవంచిద్యథాదాంచను పూర్వం విజూయ ేషాణుతభోజనాశో నమో వృత్తిర్న జగ్ము అకస్మాక్షిగస్వామిస్తిగస్తే గాత్రణి శమ్యతి కవుదేశ కవి ఘతమస్తరుషామిషాసదు సంవత్సరస్రథాయసాశిమే శమ్యం దుత్వాధ్వర్యమస్వాచ్చు ఘాగ్రాణి పర్వశస్తే శిమాణు శిమ్యంతమాసా పరోగంషితే మాసాంతు శిమ్యంత అహోరాగ్రాణి మరుతో మిలిష్టకం సోజయంతు పృథివీతేంతరిక్షేణ వాయుశ్చిద్రం భిషజ్యతు ద్యావుస్తే నక్షత్రై సహ రూపం కృణోతు సాధుజా శంతే పరేభ్యో గాత్రేభ్య శమస్వరేభ్య శమస్థభ్యో మజ్జభ్య శ్రముదే తనువే భువద్ ఓ